ధ్వనిగ మలిచినానంతర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగ మలిచినానంతర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట పరమై పులకించే వేళ నాయదలు ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల చేర్చుకోవాలి